ఇప్పుడు నేను చదవబోతున్న పుస్తకం ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి బిఎస్ చక్రవర్తి గారిచే తెలుగులోని అనువాదం చేయబడిన నల్ల బిలాలు అనే పుస్తకం. దీనిలో మొదటి అంశం తెల్ల మరుగుజ్జులు. 1844లో ఫ్రెడరిక్ విల్హెల్మ్ బెనెల్ అనే ఖగోళ శాస్త్రవేత్త కంటికి కనిపించని ఓ తారను కనుక్కున్నాడు. అసలేం జరిగిందంటే, చీకటి ఆకాశంలో మనం లెక్కెట్టే చుక్కలు కిమ్మనకుండా పడి ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ నిజానికి అవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. అంత దూరంలో ఉంటాయి కనుక కదలిక సులభంగా తెలియదు. కానీ దూరదర్శనలతో జాగ్రత్తగా కొలిస్తే వాటి స్థానంలో సూక్ష్మమైన మార్పులు కనిపెట్టవచ్చు. ఒక్కోసారి టెలిస్కోప్లో కూడా సరిగ్గా తెలియదు. దగ్గరలో ఉన్న తారల్లో మాత్రమే కదలికలు కాస్త కనిపిస్తాయి. దూరంగా మినుకు మినుకమనే తారలైతే అసలు కదిలినట్టే ఉండవు. సైరస్ మనకు దగ్గరగా ఉన్న ఓ తార. అది 80 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ తారల లెక్కలో అది దగ్గర అన్నమాటే. దగ్గరగా ఉంది కనుకే ఆకాశంలో బాగా మెరుస్తూ కనిపిస్తుంది. దాని కదలికలు కూడా టెలిస్కోప్తో చక్కగా కొలవచ్చు. బెనెల్ దాని కదలికలని నిశితంగా పరిశీలించాలి అనుకున్నాడు. ఎందుకంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు తారలని వివిధ కోణాల నుండి చూడటం వీలవుతుంది. మనకు కనిపించే తార సరళ రేఖలో కదులుతున్నట్టు కనిపించక భూమి కదలిక కారణంగా అటూ ఇటూ ఆడుతూ కదులుతున్నట్టు కనిపిస్తుంది. తార మనకి ఎంత దగ్గరగా ఉంటే ఆ ఊగులాట అంత ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ఊగులాటని ఖచ్చితంగా కొలిస్తే దానిని బట్టి ఆ తార మనకి ఎంత దూరంలో ఉందో కనుక్కోవచ్చు. ఇది తెలుసుకోవాలన్నదే బెనెల్ ఉద్దేశ్యం. ఒక తార దూరం ఎంతో కనుక్కున్న మొట్టమొదటి ఖగోళ శాస్త్రవేత్త ఇతడే. అది జరిగింది 1838లో. తరువాత సైరస్ గమనంలో ఊగులాట ఎంతో కొలవాలని అనుకున్నాడు. అలా ప్రతి రాత్రి సైరస్ కదలికలు కొలుస్తూ పోతుంటే ఒక దశలో ఉండాల్సిన దానికన్నా సైరస్ కదలికలో డోలనం ఎక్కువ ఉన్నట్లు కనిపించింది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది కనుక ఆ తారలో కదలిక కనిపించింది. కానీ దాని గమనంలో మరో తేడా కూడా కనిపించింది. ఆ మార్పు చాలా మందగతిలో సాగుతోంది. దానికి భూమి కదలికకి సంబంధం లేదు. ఈ కొత్త గమనాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయసాగాడు బెనెల్. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టే సైరస్ కూడా మరి దేని చుట్టూనో తిరుగుతున్నట్టు అనిపించింది. ఆ చలనంలో సైరస్ తారకి ఒక ప్రదక్షిణ చేయడానికి 50 ఏళ్ళు పడుతుందని అంచనా వేశాడు. కానీ సైరస్ని అలాంటి కక్షలో నడిపించే అదృశ్య శక్తి ఏమిటి? సూర్యుడి చుట్టూ భూమి తిరగటానికి కారణం సూర్యుడి బలమైన గురుత్వాకర్షణ శక్తి. మరి సైరస్ను కూడా అలాంటి గురుత్వాకర్షణ శక్తే ఏదో నడిపిస్తూ ఉండాలి. సైరస్ ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశి కన్నా 2.5 రెట్లు ఎక్కువ. సైరస్ కదిలే తీరు చూస్తుంటే దానిని ఆకర్షిస్తున్న వస్తువు కూడా ఏదో తార వంటిదే అయ్యుండాలి. అంటే సైరస్ దాని సహతార రెండు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉండి ఉండాలన్నమాట. కనుక సైరస్ని సైరస్ ఏ అని, దాని సహతారని సైరస్ బి అని పిలుచుకోవచ్చు. సైరస్ ఏ కదిలే తీరు చూస్తే సైరస్ బి కూడా మన సూర్యుడి అంత పెద్దదై ఉండి ఉండాలి.